జనమేజయునకు కలిగిన సందేహములు. జనమేజయుడు వ్యాసునితో దేవకన్యలు వివాహము చేసికొనుమనగా నారాయణుడేమి చేసినో వివరింపుమని అడిగెను. వ్యాసుడు ఇట్లు చెప్పెను. నారాయణుడు దేవకన్యలకు శాపమీయతలచగా నరుడు వారించి అతని శాంతుని చేసెను. పిమ్మట నారాయణుడు, నేనీ జన్మమందు తపస్సు చేయ నిశ్చయించితిని, గనుక మిమ్ము వివాహమాడుట కుదరదు. మీరు స్వర్గమునకు వెళ్ళుడనెను. రాబోవు ద్వాపరయుగమున మీరెల్లరూ నాకు భార్యలగుదురు అని వారినోదార్చి పంపెను. దేవకాంతలు స్వర్గమునకు వెళ్ళి జరిగినదంతయు తెలుపగా దేవేంద్రుడు నరనారాయణుల ధైర్యమునువే నోళ్ల నుగ్గడించెను. ఆ నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మించిరి అని చెప్పగా విని రాజు శ్రీకృష్ణుని చరిత్ర విస్తరముగా చెప్పుమని వ్యాసుని ప్రార్థించెను. భూదేవి తన భారమును బాపదేవతల వేడుట. అప్పుడు వ్యాసమహర్షి ఇట్లు చెప్పెను. పూర్వమొకప్పుడు శాంతమూర్తియగు భూదేవి పాపాత్ముల బరువు మోయలేక కృశించి భయపడి ఏడ్చుచు గోరూపముతో దేవలోకమునకు వెళ్ళెను. ఇంద్రుడామెను చూచి, నీకు భయమిందులకు, నీకు దుఃఖమిందులకు కలిగెను అని ప్రశ్నించెను. అప్పుడు భూమాత ఇట్లు చెప్పెను. మగధరాజు జరాసంధుడు పాపాత్ముడు, చైద్యుడు శిశుపాలుడును దుర్మార్గుడు, నరకుడు రుక్మి కంసుడు కేశిధేనుక వత్సకులు మొదలగువారు ధర్మహీనులు పాపాత్ములును. వీరిచే నేను మిక్కిలి పీడింపబడుచుంటిని. వారి భారము మోయజాలకున్నాను. నేనిప్పుడు ఏమి చేయుదును అని విన్నవించగా, నీవు బ్రహ్మను శరణు వేడుము, ఆతడు నీ దుఃఖమును తొలగింపగలడని చెప్పి నేను కూడా నచటకు వచ్చెదనెను. వెంటనే భూదేవి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. ఆమె వెనుక దేవతలు ఇంద్రుడు కూడా వెళ్ళిరి. బ్రహ్మ భూదేవిని చూచి ధ్యానముచే ఆమె రాకకు కారణమునెరిగి నీ దుఃఖమునకు కారణమేమని ప్రశ్నింపగా, భూదేవి పాపాత్ములైన రాజుల సంహరించి నా భారమును తొలగింపుమనెను. అంతట బ్రహ్మ, ఓ భూదేవి, నీ ఈ విషయమున ఇంద్రునివలే నేనును అసమర్థుడనే. దేవదేవుడగు విష్ణు ఒక్కడే నీ భారమును తొలగింప సమర్థుడు. మనమందరము శ్రీ మహావిష్ణువు వద్దకు పోదము, రండని బ్రహ్మ భూదేవి ఇంద్రాది దేవతలతో వైకుంఠమునకేగెను. వైకుంఠమున శ్రీ మహావిష్ణువు దర్శనమయ్యెను. బ్రహ్మాది దేవతలు నారాయణుని స్తుతించి భూదేవి భారమును తొలగింపుమని ప్రార్థింపగా గోవిందుడు, శివుడు, నేను బ్రహ్మాది దేవతలు అందరము పరదేవత యొక్క కటాక్షముచే పనిచేయువారలమే. నేను స్వతంత్రుడను కాను, కనుక భువనేశ్వరీదేవిని ప్రార్థించి ఆమె అనుగ్రహముతో మన కష్టములను తొలగించుకొనవలయునని అందరును శ్రీ త్రిపుర సుందరీదేవిని మనసారా నమస్కరించిరి. అంత నామే ప్రత్యక్షమై వారికి దర్శనమొసంగెను. అప్పుడు ఎల్లరూ నామెకు నమస్కరించి స్తుతించగా ప్రసన్నురాలై, మీ కార్యమేదియో తెలిపినచో దానిని సాధించి తీరుదునని పలికెను. దేవతలు పరదేవతకిట్లు విన్నవించిరి. తల్లి, భూదేవి దుష్టరాజుల భారముచే పీడింపబడి దుఃఖించుచున్నది. ఈమె భారమును తొలగించుట ఒక్కటే మా కోరిక. ఈ పనికే సాధ్యము కాని మాకు సఖ్యము కాదు అని విన్నవించిరి. అప్పుడు మేఘ గంభీర ధ్వనితో దేవి ఇట్లనెను, దేవతలారా, నేను పూర్వదేవతల అవతార విషయము నాలోచించితిని. ఆ దుష్టదానవులచే కలిగిన భూభారమును తొలగింతును మగధపతి మొదలగు వారిని నా శక్తిచే బలహీనుల నొనర్చెదను. మీరు మీ యంసలతో భూమిపై నవతరింపుడు. మీకు నా అద్భుత శక్తి తోడు కాగలదు. కశ్యపుడు తన భార్యతో యదువంశమున వసుదేవుడుగా జన్మింపగలడు. అట్లే విష్ణువు వసుదేవునకు పుత్రుడుగా నవతరించును. నేను గోకులమున యశోదకు జన్మించగలను. దేవతలారా, నేనీ విధముగా దేవకార్యమునర్పగలను. హరికారాగారమున జన్మించును. నేనతనిని గోకులమునకు చేర్చెదను. శేషుని దేవకి గర్భము నుండి రోహిణి గర్భమునకు చేర్చగలను. వారు నా దివ్యశక్తి వలన దుష్టులను చెండాడెదరు. కురుక్షేత్రమున దుష్ట క్షత్రియులను నశింపజేసెదను. విప్రశాపముతో యాదవ వంశమంతరించును. హరిశాప వశమున శరీరము విడువగలడు. మీరు మీ స్త్రీలతో కృష్ణునకు సహాయముగా మధురలో గోకులమందును జన్మింపుడు అని ఈ విధముగా పలికి యోగమాయా శక్తి యంతర్ధానమొందెను. దేవతలు భూదేవియు వెడలిపోయిరి. దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతము. కంసుడు దేవకీ వసుదేవుల చంపుట. దేవదానవుల యంసావతార వర్ణనము. సూర్యవంశమతరించిన పిదప మధురానగరము యాదవుల వశమయ్యెను. శూరసేనుడు మధురకు రాజై సుఖ సంపదల ననుభవించెను. అతనికి కశ్యపాంశమున వసుదేవుడు పుత్రుడై జన్మించెను. ఆ కాలమున ఉగ్రసేనుడు శూరసేన దేశమునకు రాజాయెను. అతనికి కంసుడు పుత్రుడు. అదితి దేవకుడను వానికి కుమార్తెయై దేవకీ అని పిలువబడుచుండెను. ఆ దేవక మహారాజు తన కుమార్తెను వసుదేవునికిచ్చి వివాహము చేసెను. అప్పుడాకాశవాణి, దేవకీ అష్టమ గర్భము నీ పాలిటి మృత్యుదేవతయని కంసుని హెచ్చరించినది. కంసుడు దేవకిని చంపి తనకు మృత్యువు లేకుండా జూచెను. వసుదేవుని అనుచరులైన వీరులు దేవకిని విడిపించిరి. కంసుని కోపాగ్ని చల్లారుటకు వసుదేవుడు దేవకికి పుట్టిన ప్రతి శిశువును నీకిచ్చెదనని పలికెను. అంతటా కంసుని కోపము శాంతించినది. వసుదేవుడు దేవకితో నిర్భయముగా తన ఇంటికి చేరెను. కొలది కాలమునకు దేవకి గర్భవతి అయి పుత్రుని కనెను. వసుదేవుడు దేవకిని ఒప్పించి యా బాలుని కంసుని కీయగా కంసుడా శిశువును బండపై వేసి కొట్టి చంపెను. దేవకికి పుట్టిన ఆరుగురు బాలురును కంసుని చేనిట్లే చంపబడిరి. దేవకికి ఏడవ గర్భమున శేషుని అంశావతారము ముండెను. అప్పుడు యోగమాయ దేవకి గర్భమందలి శిశువునాకర్షించి రోహిణి గర్భమందుంచెను. జనులును కంసుడును గర్భస్రావమయ్యనని తలచిరి. అష్టమ గర్భమున భగవంతుడు జన్మించెను. నారాయణాంశమున వాసుదేవుడు నరుని అంశము వలన అర్జునుడు. ధర్మరాజు ధర్మాంశమున వాయువు యొక్క అంశచే భీముడు. అశ్విని దేవతల అంశచే నకుల సహదేవులు. సూర్యుని అంశచే కర్ణుడు. ధర్మాంశమున విదురుడు బృహస్పతి యంసమున ద్రోణుడు, శివాంసమున అశ్వత్థామ, ఇట్లే రాక్షసుల యంసచే పలువురు రాజులు జన్మించిరి.